సలసలకాగుతున్నది వయసు ఎందుకో నాలో, కిలకిల నవ్వుతున్నది మనసు ఎందుకో నీలో. నేనే నేనే నేనా, ఎవరో ఎవరో తానా, చెప్పవ జాబిలి కూనా వచ్చిన దానా. నీవే ఏదో చేయా, నీవే నాకు ఛాయ, లోకం మొత్తం మాయా బాణం వేయా. వెన్నెల్లా వేళా ముద్దిచ్చే బాల, పరువాల మోచే మదిలో నా పూచే. వెన్నెల్లా వేళా ముద్దిచ్చే బాల, పరువాల మోచే మదిలో నా పూచే. ఒక చేత మధువే ఉంది, మరు చేత జ్ఞానం ఉంది, రెండిటికి నడుమే ఉంది నలిగేను నేను. గుర్రీడు గుర్రం ఎక్కిందే, నా గుండె నీకే చిక్కిందే. ఎడలో నీ రూపం చలి దీపం, నీలి వెలుగులు కురియగా. అందంగా చూసి నా ఎదనే తోచి, ఆ చిలిపి ఊసే మూసింది కళ్ళే. అందంగా చూసి నా ఎదనే తోచి, ఆ చిలిపి ఊసే మూసింది కళ్ళే. సలసల కాగుతున్నది సల ఎసల ఎనాలో, కిల కిల నవ్వుతున్నది కిల ఎకిల ఎనీలో. జాబిలి నువ్వు కిక్కిచ్చే నీ చిరునవ్వు, పిలిసింది వెన్నెల పువ్వు ఓ చూపే రోజు. మధువేదో మాయే చేసిందే, మత్తుకిలా మత్తే ఎక్కిందే. చిందేసే మనసే నా వయసే, తొలి వలపుల పిలుపున. కలలేవో కన్నా అవి నిజమనుకున్నా, నా ప్రాణం కన్నా నువ్వెక్కువ అన్నా. కలలేవో కన్నా అవి నిజమనుకున్నా, నా ప్రాణం కన్నా నువ్వెక్కువ అన్నా. తిక్క తిక్క తిక్క తిక్క నా ఎన్న ఎన్న చిక్కు చిక్కు చిక్కు చిక్కు పన పన పన. నేనే నేనే నేనా, ఎవరో ఎవరో కానా, చెప్పవ జాబిలి కూనా వచ్చిన దానా. నీవే ఏదో చేయా,